284 హ్రీంకార్ కమలేందిర సం ధా హ్రీంకార్ కమలేందిర హ్రీంకార్ బీజస్య విచిత్రవణతయా పరమా ప్రీతి విషయతయా చ కమలోపమా తస్య వాచ్యార్థతయా తదుపరివత్వేన సర్వపురుషార్థ ప్రదాతృత్వాచ్చ కమలస బేన అభిధీయతే తన్యాః పద్మాలయత్వాత్ హ్రీంకార్ సమలస్య ఇందిరా తదధిన బ్రహ్మ విద్యేత్యర్థః. ఓం హ్రీంకార్ కమలేందిరాయే నమః. ఆం వి హ్రీంకారము విచిత్రవర్ణ శోభితము పరమ ప్రేమకు పరమభక్తికి విషయము నగుట చేత కమలముతో పోల్చబడినది. హ్రీంబీజము యొక్క వాచ్యార్థము స్వరూపముగా గల పరదేవతయ్యా హ్రీంబీజమును అధిష్ఠించి శంకర గ్రంథరత్నావళి సర్వపురుషార్థములను ఒసగు మహాలక్ష్మీ స్వరూపిణీయగుట ఆ పరమేశ్వరి చేత ఆ హింబీజము కమలమని చెప్పబడును. ఆ పరపద్మము ఆవాసస్థానముగా హ్రీంకార కమలమునకు లక్ష్మి అనగా హ్రీంకారాధీనమైన గలదగుటం జేసి బ్రహ్మ విద్యాస్వరూపిణి ఎని భావము. కావున ఉపాసకులు హ్రీంకార్ కమలేందిరా ఎని యానంద పరవశులై సంకీర్త నము చేయుచుందురు.